శ్రీ అష్టభుజాష్టకం శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరీ వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది గజేంద్ర రక్షా త్వరితం భవంతం గ్రాహైరివాహం విషయైర్వికృష్టః అపార విజ్ఞాన దయానుభావం ఆప్తం సతామష్టభుజం ప్రపద్యే గజేంద్ర రక్షా త్వరితం భవంతం గ్రాహైరివాహం విషయైర్వికృష్టః అపార విజ్ఞాన దయానుభావం ఆప్తం సతామష్టభుజం ప్రపద్యే త్వదేకశేషోహమనాత్మతంత్రః త్వత్పాదలిప్సాన్ దిశతా త్వయైవ అసత్సమోప్యష్టభుజాస్పదేశ సత్తామిదానీముపలంభితోస్మి స్వరూపరూపాస్త్రవిభూషణాద్యైః పరత్వచింతాన్ త్వయి దుర్నివారామ్ భోగే మృదూపక్రమతామభీప్సన్ శీలాదిభిర్వారయసీవ పుంసామ్ శక్తిం శరణ్యాంతరశబ్దభాజామ్ సారంచ సంతోల్య ఫలాంతరాణామ్ త్వద్దాస్య హేతోస్త్వయి నిర్విశంకం న్యస్తాత్మనాన్నాథ బిభర్షి భారం అభీతి హేతోరనువర్తనీయం నాథ త్వదన్యన్న విభావయామి భయం కుతస్యాత్వయి సానుకంపే రక్షా కుతస్యాత్వయి జాతరోషే త్వదేకతంత్రం కమలాసహాయ స్వేనైవ మాం రక్షితుమర్హసి త్వం త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసైః త్వయ్య ప్రవృత్తే మమ కిం ప్రయాసైః సమాధిభంగేష్వపి సంపతత్సు శరణ్యభూతే త్వయి బద్ధకక్ష్యే అపత్రపే సోఢుమకించ నోహం దూరాధిరోహం పతనంచ నాథ ప్రాప్తాభిలాషం త్వదనుగ్రహాన్ మామ పద్మాని షేవ్యే తవ పాద పద్మే ఆ దేహ పాతాదపరాధ దూరం ఆత్మాంత కైంకర్య రసం విధేయః ప్రపన్న జనపాథేయం ప్రపిత్సూనాం రసాయనం శ్రేయసే జగతామేతత్ శ్రీమదష్టభుజాష్టకం శరణాగత సంత్రాణ త్వర ద్విగుణ బాహునా హరిణా వేంకటేశీయ స్తుతి స్వీక్రియతామియం శరణాగత సంత్రాణ త్వర ద్విగుణ బాహునా హరిణా వేంకటేశీయ స్తుతి స్వీక్రియతామియం కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వేంకటేశాయ వేదాంత గురవే నమః.